సువర్గం లోకం సువర్గం లోకం లోకము సువర్గము సువర్గం లోకమభ్యారోహంతి లోకము సువర్గము సువర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువాహకం లోకమభ్యారోహంతిభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి అభ్యారోహంతిభ్యారోహంతి పరాశీనాని పరాశీనాని అభ్యారోహంతిర్భ్యారోహంతి పరాశీనాని అభ్యారోహంతి ఆరోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్ని భయంతి భయంతి పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్ని భయంతి పృష్టాన్ని భయంతి భయంతి పృష్టాని పృష్టాన్ని భయంతి ప్రత్యంగ ప్రత్యంగ భయంతి పృష్టాని పృష్టాన్ని భయంతి ప్రత్యంగ భయంతి ప్రత్యంగ ప్రత్యంగ భయంతి భయంతి ప్రత్యంగ ప్రియ ప్రియ ప్రత్యంగ భయంతి భయంతి ప్రత్యంగ ప్రియ ఉభయంతి ఇత్యుపాయంతి ప్రత్యం క్రియ స్త్రియ ప్రత్యం ప్రత్యం క్రియోతి స్త్రియ ప్రత్యం ప్రత్యం క్రియోతి క్రియోతి స్త్రియ స్త్రియోతి ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యేతి స్త్రియ స్త్రియోతి ప్రత్యవరోఢ్యే క్రియ ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యేతి ప్రత్యవరోఢ్యాధో ప్రత్యవరోఢ్యేతి ప్రత్యవరోఢ్యాధో ప్రత్యవరోఢ్యే ప్రత్యవరోఢ్యాధో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాధో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యాధో ప్రతిష్ఠిత్యై ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయోర్భయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయోర్లోకయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి తిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టంజతిష్టం అక్షరా విరాడన్నమన్నం విరాట్ దశ అక్షరా దశ అక్షరా విరాడన్నం